జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన బంటు నేను, నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నా మనంబులో, నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితి జానకీపతి. కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజస్రము ప్రాపై, శరనిధి లంఘించిన సుస్థిరబలు మారుతిని సిడియ తిరువడి గొలుతున్. పరమ భాగవతులారా, శ్రీమద్ రామాయణం కిష్కింధాకాండలో తారామహాదేవి రామచంద్రస్వామిని స్తుతించిన క్రమాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ శ్లోకంలో ఒక్క పదం మిగిలింది వివరణ, మనం చెప్పుకునే వివరణలో. అది క్షతజోపమాక్ష అనే పదం. అంటే క్షతజ అంటే ఎరుపు, ఎర్రని కళ్ళు కలిగినటువంటి వాడు. అక్ష అంటే కళ్ళు. ఈ ఎరుపు వాలి విషయే కోపాతిశయేనా అజ్యాపి శోణీకృతనయనోపి. వాలి విషయంలో కోపం ఎందుకు వచ్చింది అని అంటే, తన ఆశ్రితుడైన సుగ్రీవుడిని వాలి కొట్టాడు గనుక. అంతకు పూర్వము అది వేరే సంగతి, తనని ఆశ్రయించాడు అని తెలుసు, అది గుర్తుగా ఒక గజమాల వేసి పంపించాడు, అయినా సరే కొట్టాడు అని చెప్పి కోపం వచ్చిందట. అది ఇంకా తగ్గలేదేమో అన్నట్లుగా ఉన్నది. అయితే అయినప్పటికీ కూడా తదీయేషు క్షమావాన్, ఆ క్షమావాన్ అనే గుణము చాలా గొప్పది అని చెప్పారు కదా. తదీయులు అంటే తమ భక్తుల యందు క్షమ ఓర్పు కలిగి ఉంటాడు ఆయన. మరొక రకంగా కూడా ఎర్రని నేత్రములు అని అంటే, రక్త అస్య నేత్రపాణిహి త్రితామ్రహ. త్రితామ్రహ అని సాముద్రిక శాస్త్రంలో చెప్పినటువంటి ఒక లక్షణం ఇది. త్రితామ్రహ అనేది అంటే ముఖము, కళ్ళు, అరిచేతులు, అరికాళ్ళు ఎరుపు ఉండటము అనేది ఒక లక్షణము. ఈ విషయాన్ని ఆంజనేయ స్వామి కూడా చెబుతాడు రాబోయే సుందరకాండలో. అక్కడ వివరణ ఇంకా చాలా ఉంటుంది. అంటే ఇది శరీరము యొక్క లక్షణము. అంతకు ముందు వరకు కూడా అవన్నీ మనస్సు యొక్క గుణాలు, అప్రమేయుడు దురాసదుడు అంటూ చెప్పినటువంటివి ఆత్మగుణములు, మనస్సు గుణములు. ఇది శరీరము యొక్క గుణము ఈ ఎరుపు అనేటటువంటిది. ఇలా దీనిని తెలియచేశారు అంటూ ఉన్నారు. అలాగే రామో రక్తాంతలోచన అనేది కూడా మొదట్లోనే మనకు చెప్పారు. ఇక అత్ర ప్రతిపదం చకార ప్రయోగ ఏకైక ఏవ గుణ పరత్వే పర్యాప్తం లింగమితి ద్యోతయతుం. ఇక చకార ఈ పద ప్రయోగాలు, అప్రమేయుడు, దురాసదుడు, జితేంద్రియుడు, ఉత్తమ ధార్మికుడు, అక్షయ్య కీర్తి కలవాడు, విచక్షణుడు, క్షితిక్షమావంతుడు, క్షతజ ఉపమ అక్ష అక్షుడు. అయితే వీటిల్లో చకార ప్రయోగాలు ఉన్నాయి. అంటే చ అనేది అప్రమేయ, చ అప్రమేయశ్చ, దురాసద చ దురాసదశ్చ, జితేంద్రియ చ జితేంద్రియశ్చ, ఉత్తమ ధార్మిక చ ఉత్తమ ధార్మికశ్చ, అక్షయ్యకీర్తి చ అక్షయ్యకీర్తిశ్చ, విచక్షణ చ విచక్షణశ్చ. ఇది సంస్కృత భాషలో చకారము. ఈ చ అనేది ఒకటి, ఇంకా తు, హి, చ, స్మ, హ, వై, ఈ వేరువేరుగా ఒక్కొక్క అక్షరము అవ్యయములు అని ఇవి పాదపూరణకు ఉపయోగిస్తూ ఉంటారు కవులు రచనలలో. అంటే ఛందస్సు ప్రకారంగా ఒక అనుష్టుప్పు ఛందస్సు అనుకోండి, పాదానికి 8 అక్షరాలు ఉండాలి. 7 అక్షరాలతో అర్థం సరిపోయేటట్లుంటే 8వది ఎక్కడో ఒక చోట చకారాన్ని పడేస్తారు. అంటే అక్కడికి అది పాదపూరణము అవుతుంది. ఇలాంటివి సంస్కృతంలో ఉన్నటువంటివి ఈ పాదపూరణాలు అంటారు. అంటే ఒక విధంగా వ్యర్థ పదాలు ఇవన్నీ కూడా, ఈ చకారములు అనేవి వ్యాసుడు ఎక్కువగా ప్రయోగించాడు అని, భారతంలో చాలా ఉన్నాయి అని మనకి చెబుతూ ఉంటారు. అలాగే కాళిదాసు కూడా కాశీ వెళ్ళినప్పుడు, కాశీ ఉత్తర కాశీ, ఆ ఉత్తర కాశీలోనే ఉండేవాళ్ళు వీళ్ళంతా, ఈ విద్యలు నేర్పటము విద్యాపీఠము అంతా. అక్కడ వ్యాస మహర్షి విగ్రహం ఉన్నదట. ఆ విగ్రహంలో బొడ్డులో వేలు పెట్టిన చకారకుక్షి చకారకుక్షి చకారకుక్షి అని తిప్పుతున్నాడు. అంటే ఈయన ఎక్కువ చకారాలు ప్రయోగించాడు అని. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణంచ వీరాణ్యపి యోధముఖ్యాన్ అంటూ, అక్కడ ద్రోణుడు నూ భీష్ముడు నూ, ఎందుకు చకారాలు వ్యర్థ ప్రయోగాలే అవి. ఇలాంటి వ్యర్థ ప్రయోగ చకారాలు చేశాడు ఈయన ఎక్కువ. కానీ చకారకుక్షి ఈయన, ఈయన కడుపు చకారాల కడుపు అని. మామూలుగా అక్షరకుక్షి అంటుంటారు, అంటే చదువుకున్నవాడు. నిరక్షరకుక్షి అంటారు అసలు ఎక్కువగా, అంటే చదువుకోనివాడు అని. అక్షరం కూడా లేదు వీడు, పట్ట కోసిన అక్షరం ముక్కలేదు అంటుంటారు. ఇవన్నీ మనకు సామెతలుగా అంటుంటారు. అలా ఒక అపహాస్యం చేశాడు ఈయన కాళిదాసు. అయితే వ్యాసుడు మహా ఆయన ఋషి కవి, ఆయనకి వీళ్ళు ఎలా సరిపోతారు? అదేయో అలా భారతం అంటే లక్ష శ్లోకాల భారతం, అది సామాన్యమా? లక్ష శ్లోకాలు ధారణ చేశాడు అసలు ఆయన. లక్ష శ్లోకాలు ధారణ చేసి అది చెప్పాడు, రాస్తూ ఉంటే వినాయక ఋషి రాశాడు అని చెబుతారు మనకి. అలా 3 సంవత్సరాలు ధారణ చేశాడట. అంటే 3 సంవత్సరాలు, 1,000 రోజులు సుమారుగా 100,000 శ్లోకాలు ధారణ చేశాడు. అంటే తాను రచన చేసి లోపల లోపలే ఆ రచన అంతా అయిపోయింది అది. అంటే 1,000 రోజులలో 100,000 అని అంటే సుమారు రోజుకి 100 శ్లోకాలు అన్నమాట. అయితే 100 శ్లోకాలు ధారణ చేయటం పెద్ద విశేషం కాదు. ఎందుకనంటే గడియకి 100 శ్లోకాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు అవధానుల్లో. లేఖిని పద్య సంధాన ధౌరేయు ఘటికా శతగ్రంథ కరణధుర్యు అంటాడు భట్టుమూర్తి తనను గురించి చెప్పుకునేటప్పుడు. 100 మంది గంటం బట్టి రాస్తూ ఉంటే చెబుతానన్నాడు. అంటే అవధానం అది, శతావధానం. అలాగే గడియకి 100 పద్యాలు చెప్పేస్తాను అంటాడు. కానీ అది గుర్తుంచుకోవాలి మరి, ఊరికే చెప్పేయటం పెద్ద వింత కాదు, ధారణ చేయాలి. ఒకరోజు చెప్పింది ఒకసారి ఒక పాదం రాస్తేనే ఎప్పటి కవులు అది రాసుకుంటే కానీ 2వ పాదం రాయలేరు. 1 పాదం కూడా దాదాపు రాయలేని కవులు ముక్కించి పిక్కించి పద్యాలని రాస్తూ ఉంటారు. కానీ ధారణ అనేది 100,000 శ్లోకాలు, నిన్నటి 100 రాశాడు, మళ్ళీ ఇవాళ 100 రాశాడు, ఇవి గుర్తుండాలి, మర్చిపోవటం కాదు. ఇలా దాదాపుగా 1,000 రోజులు రాస్తే మొత్తము కూడా ఆయనకి గుర్తే, మొదటి నుంచి వరుస పెట్టేస్తే వెళ్ళిపోతుంటుంది, ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే చెబుతారు ఆగకుండా రాసేవాళ్ళు దొరకలేదు అని. అంటే బ్రహ్మదేవుడు వినాయక ఋషిని అడిగావు అంటే అడగలేదు అంటే ఆయన పిలిపించారు, రాయిస్తారు. ఇది మహాభారతం ఆదిపర్వంలో కనపడుతుంది. ఆయన నా ఘంటం ఆగకుండా రాయాలి అని అంటే ఆయన అంటాడు, నేను రాసే దాటి అది ఆగకుండా నువ్వు చెప్పగలగాలి, ఆగితే పొడుస్తానన్నాడు ఘంటంతో. చూడండి మరి ఆ ప్రతిభ, ఎంత సామాన్యమైనటువంటి విషయాలేం కాదు అవి. మనకు అసలు తెలుసుకోవటానికి కూడా అర్థం కాని స్థితి. ఎందుకనంటే మనకి ఆ విద్య లేదు కనుక మనకేమర్థమవుతుంది? విద్వానే విజానాతి విద్వజ్జన పరిశ్రమం. మరి అలా తెలుసుకోవటం అంటే సామాన్యమైన విషయం కాదు. అసలు చెప్పినా అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోతుంది లోకం. ఆ స్థితికి వెళ్ళిపోయింది కూడా, పోతుంది కాదు వెళ్ళిపోయింది, భూతకాలంలోనే చెప్పుకోవాలి. మరి అలా చెప్పినటువంటి ఆయన 100,000 శ్లోకాలు ఎక్కడెక్కడన్నా ఆగుతుంటే అర్థం చేసుకుని రాయాలని చెప్పాడు ఈయన. గంటంతో పొడిచేవాడట. అప్పుడు కొన్ని కఠినమైనటువంటివి ఆలోచించితే కానీ సాధ్యం కానటువంటివి కొన్ని చెప్తూ వెళ్ళాడు. శ్లోకాలు అంటారు వాటిని, వ్యాస ఘట్టములు అంటుంటారు. అలా జరిగింది ఆ రచన అంటారు. మరి అంతటి మహా కవి ఋషి వ్యాసుడు, వ్యాసోచ్ఛిష్టం జగత్త్రయం అన్నారు. మూడు లోకాలు కూడా వ్యాసుడు ప్రయోగించిన పదములను తీసుకున్న వాళ్ళే, కొత్త పదాలు ఇంకేమి లేవు. మరి సామాన్యమా ఆయన వేదాలను విభజన చేశాడు, 18 పురాణాల్లో 17 సంకలనం చేశాడు, 1 భాగవతాన్ని తను రాశాడు తను స్వయంగా. మరి 100,000 శ్లోకాలు హరివంశంతో కలిపితే 25,000, 125,000 శ్లోకాలు రాశాడు ధారణ చేసి. అప్పుడంతా ధారణే కదా, అంటే ధారణ చేయటం అంటే ఏంటి అర్థం, లోపల అది నిక్షిప్తమై ఉండటమే. పుస్తకాలు లేవు, కంప్యూటర్లు లేవు, ఏమీ లేవు కదా. ఆ స్థితిలో దాన్ని అలా గుర్తుపెట్టుకోవటం ధారణ అంటే. అలా చేసి అలా చెప్పాడు. బ్రహ్మసూత్రములు రాశాడు. సూత్రములు అని అంటే అల్పాక్షరాలతో సందేహము లేకుండా సారవంతమై ఎంత అర్థాన్ని చెప్పుకోగలిగితే అంత పదముల యొక్క శక్తి ఉండేటట్లుగా, ఆ పదముల యొక్క అర్థశక్తి. పెద్ద శాస్త్రం ఇదంతా ఒక్కొక్కటి అర్థం కావాలని చెప్పాలి అన్నా కావాలి అన్నా చాలా సమయము పడుతుంది. అసలు మనం పదానికి అర్థం ఏంటోనే మనకు అర్థం కాదు. ఈ పదాలన్నీ కూడా అర్థం అయింది అనుకుంటున్నామా? ఒక్కసారి ఇంకొక ఉదాహరణ చాలాసార్లు చెప్పి మళ్ళీ చెబుతా వినండి. ఇప్పుడు మనకి చాలా పదాలు తెలుసు. ఇప్పుడు కొన్ని అనుకుందాం, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తండ్రి తెస్తూ ఉంటాడు, బీరకాయలు, వంకాయలు, పొట్లకాయలు, ఇలా కొడుకు వెంట వెళ్తాడు చూస్తాడు. తర్వాత వీడిని వెళ్ళి తెమ్మంటారు, రాసిస్తారు ఒక సీటు మీద, బీరకాయలు 1 కేజీ, బెండకాయలు 1/2 కిలో, పొట్లకాయలు 2, సొరకాయ 1, ఇలా చెప్పారనుకోండి. కూరలు మరి మార్కెట్కి వెళ్ళిన తర్వాత వీడికి ఏది బీరకాయో ఏది బెండకాయో ఏది సొరకాయో తెలుస్తుంది కదా, చాలాసార్లు చూశాడు కనుక. చూడకపోతే తెలియదు, చూడని వాడికి ఏమి తేలేడు, ఏది సొరకాయో తెలియదు ఏది బెండకాయో తెలియదు. అంటే ఇది మనసులో ఒక ఆకారము, ఇదిగో బీరకాయ ఇలా ఉంటుంది, బెండకాయ ఇలా ఉంటుంది, పొట్లకాయ ఇలా పొడుగ్గా ఉంటుంది, సొరకాయ ఇలా లావుగా పొడుగ్గా ఉంటుంది, ఇలా అనిపిస్తుంటుంది. అది మనసులో దర్శనము అంటారు, అది దర్శనం అవుతూ ఉంటుంది. అలాగే మనకి ప్రతిదీ కూడా, ఇప్పుడు రాముడు అనగానే ఒక కోదండధారి అలా నిలబడిపోవాలి, ఆ మనసులో నిలబడాలి ఆయన. కృష్ణుడు అనగానే ఒక మురళి పట్టుకుని నెమలి పించము ఆయన కనపడాలి మనస్సులో. విష్ణుమూర్తి అనగానే సర్వవ్యాపకుడు కనపడాలి. ఇది తెలియాలి, ఇదే శబ్దము అర్థమైనట్టు లెక్క. అప్పుడే పరబ్రహ్మ అంటే ఏంటో తెలుస్తుంది. ఈ శాస్త్రములన్నీ అలాంటివే, పూర్వులు చెప్పినవన్నీ కూడా. అవి అలా తెలియక, వాటిని అర్థం చేసుకోలేక వీళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో ఆ టీవీలలో చర్చలు ప్రసంగాలు ఎవడు నోటుకు వచ్చినట్టు వాడు మాట్లాడటాలు. కలియుగం కనుక కలియుగ ధర్మం అలా అయిపోయింది. మరి అంతటి గ్రంథము రాసిన ఆయన, అక్కడక్కడ మరి చకారాలు వచ్చినాయి కానీ ఇన్ని వచ్చినాయి అని చెప్పి ఈయన అలా వేలు పెట్టి తిప్పితే ఇరుక్కుపోయింది వేలు, ఇక రావట్లా. ఏం చేస్తాడు పాపం, ప్రార్థన చేశాడు, స్వామి నా తప్పు క్షమించు, నన్ను కాస్త విడిచిపెట్టవయ్యా అని. అంటే ఆ ధ్వని వినపడింది, చకారకు క్షణ నేను అంత అవహేళన చేసావా నువ్వు, అయ్యయ్యో పొరపాటు అయిపోయింది, అయితే ఆ వేలు నీకు బయటకు రావాలంటే నీకు ఒక పరీక్ష పెడతా, ఏమిటంటావా, పాండవులు 5 వరుసకి ద్రౌపదికి ఏమవుతారో చెప్పు, శ్లోకంలో చకారం ఉండకూడదు. అయ్యాయ్యా ప్రయత్నం చేసి చెప్తా అన్నాడు అని చెప్పాడు ఆయన ఒక శ్లోకం. ద్రౌపద్యాహ పాండవేయాహ పతి దేవర భావుకాహ, ద్రౌపదికి పాండవులు భర్తలు అవుతారు, భావమరుదులు అవుతారు, భావలు అవుతారు. నా భావుకో ధర్మరాజ, అన్న దేవరో ధర్మరాజ, ధర్మరాజు మరది కాడు. సహదేవో నా భావుక, సహదేవుడు భావకాడు. ఇప్పుడు ధర్మరాజు మరిది కావాలంటే ధర్మరాజు కంటే పెద్దవాడు లేడు కదా, కనుక ధర్మరాజు మరిది కాదు, బావు అవుతాడు. ఎలా అంటే భీముడు భార్య, భీముడు భార్య అయినప్పుడు భీముడి కన్నా ధర్మరాజు, కనుక బావు అవుతాడు. భీముడు బావు మరది అవుతాడు. ఎలా అంటే ధర్మరాజుకు తమ్ముడు కనుక. అలాగే భీముడు బావకోడు అవుతాడు. ఎలా అంటే చిన్నవాడైన అర్జునుడికి అన్న గనుక. కొంచెం ఆలోచించండి, పతి భర్తలు అవుతారు, బావులు అవుతారు, మరదులు అవుతారు, కానీ ధర్మరాజు మరది కాడు, సహదేవుడు బావకాడు. ఎందుకంటే సహదేవుడి కంటే చిన్నవాడు లేడు కదా, చిన్నవాడు ఉంటే కానీ బావ అయ్యే అవకాశం లేదు అని చెప్పాడు. చకారం లేదు అంటే సంతోషించి విడిచిపెట్టాడు ఆయన. అంటే సమర్థుడు కనుక అలా జరిగింది, కథ చెబుతారు. ఇవన్నీ మన దృష్టి కోణంలో ఎలాగా ఉంటే ఇది నిజమేనా ఇలా అంటారు, కథ నిజమా అనే ఆలోచన కాదు. కావాల్సింది చకార ప్రయోగాలు. తర్వాత ద్రౌపదికి పాండవులు ఏమవుతారు, ఇంతవరకు ఆలోచన అసలు ఎలా వస్తుంది? సహజంగా భర్తలే అనుకుంటుంటాం, మూడు రకాలు అవుతారు. ఇది విజ్ఞానము, ప్రతిభ, పాండిత్యము, భాషాపాఠవము ఇలాంటివన్నమాట. ఇవి తెలుసుకోవాలి. ఇప్పుడు ఇన్ని రోజులు చెప్పుకున్నాము అని అంటే తార స్తోత్రం చేసిన శ్లోకానికి ఆ పదాలకి ఇన్ని అర్థాలని ఆయన చూపించాడు. ఇక ఈయన చకారాలలో వ్యర్థం కాదు ఈ చకారాలు. వాల్మీకి మహర్షి ప్రయోగాల చకారాలు వ్యర్థం కాదు. ప్రతి చకారానికి ప్రయోజనం ఉంటుంది, అది రేపు చూసుకుందాం, టైం అయింది కనుక. ఆ చకారం వలన ఏమిటి? ఇదేం పాదపూరణ చకారాలు కాదు, ఎందుకంటే వాల్మీకి ఎక్కడా కూడా పాదపూరణ అసలు లేనే లేదు. ఆయన అన్నీ కూడా అన్వర్థమైన పదాలు, ప్రయోజనము కలిగిన పదాలు. అవి చెబుతూ ఉంటా, అవగాహన చేసుకోండి. ఎందుకంటే చాలా కష్టం ఎందుకని అంటే అసలు ఆ రామాయణమే భాషే వేరు, పైగా పుస్తకాలు అందరి దగ్గర ఉండి ఉండవు. పెద్ద శ్రమ పడవసరం లేదు ఈ రోజుల్లో. చాలామంది ఇప్పుడు ఆ విజయలక్ష్మి పబ్లికేషన్ ఒక ఆయన రామాయణము అన్ని కాండలు కూడా తెలుగు తాత్పర్యాలతో కూడా వేశాడు, గోరఖ్పూర్ వాళ్ళు వేశారు. ఇప్పుడు చాలామంది వేస్తున్నారు అలా. ఆ పుల్లెల శ్రీరామచంద్రుడు అని ఆయన ప్రతిపదార్థం కూడా రాసి టీక కూడా రాసి వేశాడు, చాలామంది వేశారు. తెలుగు తెలిస్తే చాలు, తెలుగు లిపిలోనే ఉన్నాయి, కానీ అంత శ్రమ పడరు, శ్రమ చేయరు, చేయలేరు. అలా చేస్తే తెలుస్తూ ఉంటాయి ఈ విశేషాలన్నీ కూడా. కనుక తెలుసుకునే ప్రయత్నం చేయండి, ఒకటికి రెండు సార్లు వినండి. రామకథ, రామస్తోత్రము, వాల్మీకి రచన, గోవిందరాజయ్య వ్యాఖ్యానము అన్నీ గొప్పవే. కనుక దయచేసి కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. రేపు తెలుసుకుందాం చకారాల ప్రయోగాలు ఏమిటో. జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ.